జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థ వాక్యబద్ధం రఘువర చరితం మునిప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, సీతారామ లక్ష్మణులు మునుల ఆశ్రమాలలో సంచరిస్తూ ఉన్నారు. వారికి వెంట ధర్మభృతుడు అనేటటువంటి ఒక ముని, అన్నీ తెలిసినటువంటి వాడు చూపిస్తూ ఉన్నాడు. దారులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఆశ్రమాలు వారు తిరుగుతూ ఉన్నారు. అలా తిరిగేటప్పుడు ఒక పెద్ద సరస్సు, అది దాని నిండా తామరలు, అలాగే ఇంకా సారస పక్షులు, బెగ్గురు పక్షులు, ఇంకా అనేకమైనటువంటి పక్షులు, చుట్టూ పెద్ద చెట్లు, చాలా రమణీయంగా ఉన్నది. దాని లోపల నుండి గీత వాదిత్ర నిర్ఘోషో సుశ్రువే, గీతవాదిత్రములు అంటే పాటలు, అలాగే వీణ, తబలా మొదలైనటువంటి వాద్యముల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఏమిటి అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్రస్వామి. అంటే ఆ ధర్మభృతు మునిం ధర్మభృతం నామ ప్రష్ఠుం సముపచక్రుమే, ఉపచక్రమే అతడు ధర్మభృతుడనే ముని ఇలా చెబుతూ ఉన్నాడు. రామ, ఇదం పంచాప్సరో నామ తటాకం, ఇది పంచాప్సరము అంటారు, దీనికి ఒక పేరు ఉంది. ఇది మునినా మాండకర్ణినా, మాండకర్ణి అనేటటువంటి ఒక ముని ఆయన నిర్మించాడయ్యా దీనిని. ఆయన ఎందుకోసం నిర్మించాడు అని అంటే, ఆయన దశవర్ష సహస్రాణి వాయుభక్షో జలాశ్రయ, ఆయన అక్కడ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు గాలిని తింటూనే. అలా తపస్సు చేస్తే అతని తపస్సుని మెచ్చుకున్నటువంటి దేవతలందరూ కూడా అతడికి అప్సరసలను పంపించారు. అతడు ఇక తపస్సు నుంచి భగ్నమైపోతాడు, ఇక వీరితో తిరుగుతూనే ఉంటాడు. మరి అది ఏమిటో ఆ పద్ధతులు మనకి, మరి ఈ కాలానికి ఆ మాధ్యమం ఎలా ఉండేదో ఏమిటో తెలియదు. అలా మనకి ప్రతి దాంట్లోనూ చెబుతూనే ఉంటారు, మనం అలా వింటూ వెళ్తూ ఉంటాం. అప్పుడు ఆయన తన తపశ్శక్తిని ఖర్చు పెట్టి ఈ చెరువులో ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడయ్యా, అక్కడ వారితో ఆయన వినోదంగా గడుపుతూ ఉంటాడు. ఇది ఇలాంటిది, ఆయన సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఆ కాలానికే నీటిలో నిర్మాణాలు అలా జరిగినవి ఇంకా చాలా ఉంటాయి మనకి. అంటే ప్రకృతిలో ఎప్పుడూ ఆ ప్రకృతి ద్రవ్యముల చేత ఆ శక్తి అనేది ఏదో ఒక రూపంలో, ఇప్పుడంటే యంత్రశక్తి, అప్పుడు మంత్రశక్తి, అలా ఉంటూ ఉంటుంది. ఇక రామచంద్రస్వామి ఆశ్రమాలలో ఉన్న విషయాన్ని చెబుతూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. ఆశ్రమాలు అవి మన పల్లెలు పల్లెలులాగా, అది ఊళ్ళు ఎలా ఉంటాయో అలా కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ దండకారణ్యంలోనే ఉన్నవి. క్వచిత్ పరిదశాన్మాసాన్, ఒక్కచోట ఒక గుంపులో 10 నెలలు ఉన్నాడట. ఏకం సంవత్సరం క్వచితూ, మరొక పల్లెలో, మునిపల్లెలో సంవత్సర కాలం ఉన్నాడు. అంటే రోజు ఒక్కొక్క ముని ఆతిథ్యం నేను తిప్పుతూ ఉంటారు. అలా నెలలు, 1 సంవత్సరం, క్వచిత్ చతురో మాసాన్, మరొక చోట 4 నెలలు ఉన్నాడు. పంచ, మరొక చోట 5 నెలలు. షట్చ, మరొక చోట 6 నెలలు. అపరత్ర అధికం మాసాత్ అప్యర్థం అధికం క్వచితూ, ఒక్కొక్క చోట 1 నెల రోజులు, మరొక చోట మాసము కంటే సగం అంటే 45 రోజులు, 3 మాసాన్ అష్టమాసాంచ 3 నెలలు, 8 నెలలు అలా నివసిస్తూ రామచంద్రస్వామి సీత లక్ష్మణ సమేతుడై అలా తిరుగుతూ ఉన్నాడయ్యా. మరి అలా తిరిగేటప్పుడు వారు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ మునుల చేత వారికి తెలిసినటువంటి విషయములన్నీ కూడా వింటూ ఉంటాడు రాముడు. వారు చెబుతూ ఉంటారు వారి తపస్సులు ఎలా చేశారు, అసలు ఈ ప్రపంచంలో ఏమిటి, సృష్టి ఏమిటి, స్థితి ఏమిటి, లయమేమిటి, అవే కదా మనకి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పేది. ఋషులందరూ కూడా వాటినే ఆలోచిస్తూ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాయుభక్షులు, మరి సంప్రక్షాళనులు, ఎందరో మహానుభావులు, మరి ఎన్ని వేల ఆశ్రమాలు ఉన్నవి. అలా ఆ పుణ్య శ్రవణములు చక్కగా వింటూ ఉన్నారు, వారేమో చెబుతూ ఉన్నారు. అలా జరుగుతూ ఉన్నది. రమతశ్చ ఆనుకూల్యేన యయుః సంవత్సరాదశ, 10 సంవత్సరాలు ఇలా గడిచిపోయినవి అన్నారు. మరి ఇదే ఇక్కడ వీరి దినచర్య ఏమిటి అని అంటే ఏమీ తెలియదు. రామాయణం అంతా తెలుసు అందామా అని అంటే మరి దినచర్య ఏమి చేసి ఉంటారు. అందుకే రామాయణము అంతా ఎవరికీ తెలియదు, అసలు తెలియని వారు ఉండరు అని చెప్పేది ఇదే. కనుక అలా 10 సంవత్సరాల కాలమల జరిగిపోయింది, హాయిగా జరిగిపోయింది. పరివృత్యచ ధర్మజ్ఞో రాఘవస్య సహ సీతయా, ఆ రామచంద్రస్వామి అలా తిరిగాడు ఈ ఆశ్రమాలకి సీతాదేవితో లక్ష్మణస్వామితో. సుతీక్ష్ణస్య ఆశ్రమం శ్రీమాన్ పునరేవ ఆజగామః, మళ్ళీ తిరిగి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి మళ్ళీ వచ్చారు. వచ్చి ఆయనకి నమస్కరించి కుశల ప్రశ్నలు, ఆయన ఆతిథ్యము తీసుకున్నారు. అక్కడ 4 రోజులు ఉన్నారు. ఉండి, స్వామి నేను అగస్త్య మహర్షిని దర్శించాలి అని అనుకుంటూ ఉన్నాను, కనుక వారు ఉన్నటువంటిది ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, వారిని గురించి మాకు చెప్పండి అని అంటే ఆ సుతీక్ష్ణుడు కూడా అంటూ ఉన్నాడు, రాఘవ నేను కూడా నీకు ఇదే చెప్పాలని అనుకుంటున్నానయ్యా, నీవ స్వయంగా అడిగావు కనుక చెప్తా విను. ఇక్కడ నుండి దక్షిణ దిశగా 4 ఆమడల దూరం వెళ్ళగానే అగస్త్యుని తమ్ముడు అతని యొక్క ఆశ్రమం ఉంటుంది. అది శ్రీమంతమైనది, సకల సౌకర్యాలు కలిగినటువంటిది. అది ఒక మెరక నేల మీద ఉన్నది, పుష్ప ఫలజాతుల వృక్షాలతో ఆశ్రమము శోభిల్లుతూ ఉంటుంది. అక్కడ కొదలనులు తామరలతో నిండి ఉంటాయి, హంసలు, కారండవములు, చక్రవాకాలు ఇలా ఎగురుతూ ఉంటాయ్యా. చాలా అద్భుతంగా చూడడం, సందర్శనీయమది, దర్శనీయంగా ఉంటుంది అని చెబుతాడు. అంటే అగస్త్యుని తమ్ముడు అంటాడు ఆయన. మరి ఈ అగస్త్యుని తమ్ముడు అనే మాట ఒకటి ఈ లోకంలో ఒక ప్రఖ్యాతి అయిపోయింది. పేరు లేని వాడికి అగస్త్య భ్రాత అంటుంటారు. అంటే అతడి పేరు అసలు సుదర్శనుడు, మరొక చోట కూడా చెబుతారు అతని పేరు. అయినా మరి ఇక్కడ లేదు, తర్వాత ఎలాగో వాడుకలోకి ఎలా వచ్చేసింది అగస్త్య భ్రాత అంటాము. ఆ తర్వాత అక్కడ ఉండు నువ్వు, ఆ తర్వాత ఒక యోజన దూరం ప్రయాణం చేసినట్లయితే అప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమం వస్తుంది అని చెబితే అలాగేనని చెప్పి వారిని వచ్చి సెలవు తీసుకుని బయలుదేరాడు రామచంద్రస్వామి. అలా వారు పంపిస్తూ ఉన్నారు, వెంట ఉండే వస్తూ ఉంటారు మహాపురుషులు కొందరు. అలా తీసుకుని వచ్చారు ఆ సుదర్శనుని ఆశ్రమానికి. అక్కడ విశ్రమించాడు రాముడు, ఆ రామణీయకత అంతా కూడా దర్శించాడు. చాలా ఆహ్లాదంగా ఉన్నది. ఆ తర్వాత అక్కడ నుంచి మరలా బయలుదేరబోతూ ఉండగా అగస్త్యుని యొక్క మహాత్మ్యాన్ని ఆ సోదరుడు చెప్పాడు అన్నమాట. అగస్త్య మహర్షి పూర్వము ఒకప్పుడు ఈ ప్రదేశంలో వాతాపి ఇల్వలుడు అని 2 సోదరులు ఉండేవారట. వాళ్ళు ప్రతిదినము కూడా ఒక బ్రాహ్మణుడిని శ్రాద్ధ భోజనానికి పిలుస్తూ ఉండేవారు. అప్పుడు ఇల్వలుడు సోదరుడైనటువంటి వాతాపిని ఒక మేకలాగా తయారు చేసేవాడు. ఆ మేక చూస్తే చాలా బలిసి తెగబలిసి కనపడుతూ ఉండేది. ఆ మాంసం తినేయొచ్చులే అని చెప్పి ఆశతో వచ్చేవాళ్ళు అన్నమాట. అలా వచ్చేటటువంటి ఆ శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడికి ఈ మేక రూపంలో ఉన్నటువంటి వాతాపిని కోసి వండి భోజనం పెట్టేవాడు. అది అతడు తిన్న తర్వాత వాతాపి బయటకు రా, వాతాపి ఆగచ్చ అని పిలిచేవాడట. పిలిస్తే వాడు కడుపు చించుకుని వాడు బయటకు వచ్చేసేవాడు. అలా వచ్చిన తర్వాత ఆ చనిపోయిన బ్రాహ్మణుడిని చక్కగా వండుకొని వీళ్ళు తింటుండేవాళ్ళు. మరి ఇది తెలిసినా కూడా ఆగలేకపోయేవాళ్ళు. ఎందుకనంటే ఆశ అది, ఆ మేకను చూస్తే ఆకారంలో. ఎందుకని మరి వాళ్ళంతా మరి ఏంటో ఎలా ధరించేవారు. ఇప్పుడు జింక రూపాన్ని ధరిస్తాడు వాడు. అది చూసి సీతమ్మ కూడా మోహపడిపోయింది. అలా మోహపడిపోతున్నారు, ఇలా తింటున్నారు. ఈ సంగతి అగస్త్య మహర్షిని వేడుకున్నారు. మేమా ఆగలేకపోతూ ఉన్నాం, వాడా మమ్మల్ని చంపేస్తూ ఉన్నాడు అని అంటే సరే ఆయన వచ్చాడు. ఒకరోజు వచ్చి వస్తే ఆయన్ని ఆహ్వానించారు. బాగానే ఉన్నది, చక్కగా ఈ మేకని కోశారు, వండారు, భోజనం పెట్టారు. ఆయన తృప్తిగా భోజనం చేసేసి తేపాడట. వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అన్నాడు. అంతే జీర్ణం అయిపోయాడు వాతాపి. ఆ తర్వాత వీడు కేకేస్తున్నాడు, వాతాపి బయటకు రాని, ఇంకెక్కడ వస్తాడు, జీర్ణం అయిపోయాడు రా, ఇంకెక్కడున్నాడు అయిపోయాడు. అంటే వాడు ఏదో ఈయన మీదకి భయంకరంగా ఏదో చేయాలన్నట్లుగా వస్తే ఆయన కోపంతో చూసేటప్పటికి వీడు కూడా బూడిదైపోయాడు. కనుక అలా చనిపోయాడు వారు. అట్లా ఇది అగస్త్యుని యొక్క చరిత్ర. ఇంకా చాలా గొప్ప చరిత్ర ఆయనది. ఆయన చూస్తే చాలా చిన్నగా ఉంటాడట. అగస్త్య నక్షత్రము అంటారు, ఇప్పుడు ఆకాశం మీద ఉంటుంది. మరి ఒకప్పుడు వింధ్య పర్వతం పెరిగితే దాన్ని కూడా ఆయన ఆపాడు అని చెబుతారు. ఇద్దరికి వచ్చాడు. అలాగే సముద్ర జలాన్ని కూడా ఆ నివాత కవచలో కాలకేయిలో ఎవరో దాంట్లో దాక్కున్నారు అని అర్జునుడు అతన్ని చంపటానికో ఏదో వచ్చినప్పుడు ఆ నీళ్లు అలా తాగేస్తే కేశవాయు స్వాహ అంటే సముద్ర జలం మొత్తం వచ్చేసిందట. అలా చెబుతారు మొత్తం తాగేశాడు అని. అయితే దీనికి ఏం చెబుతుంటారు అని అంటే ఆ అగస్త్యుడనే నక్షత్రం మీద సముద్ర జలమంతా పోస్తే ఇంకిపోతుందట. అది మన కాలిన పేనం మీద అలా నీళ్లు చల్లితే ఎలా ఇంకిపోతాయో అలా ఇంకిపోతుంది. అంత వేడి ఉంటుంది, అంత పెద్దది అని చెబుతారు. మరి అవి మనకి ఏమీ అర్థమవుతూ ఉంటాయి. ఇప్పటికీ ఎన్నో గ్రహాలు ఈ మధ్యన ఏదో పెడుతూ ఉన్నారు. ఆ కుజుడో ఎవడో దాని మీద నీరు ఉన్నటువంటి ప్రదేశము అంటున్నారు. మరి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉంటుంది అని అంటున్నారు. అలా చూపిస్తూ ఉన్నారు. ఏమీ ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి ఇది. అదిగో అంత గొప్పవాడు అగస్త్య మహర్షి. అక్కడికి ఆయన సేవిస్తూ ఉంటారు దేవతలందరూ కూడా. అటువంటి గొప్పవాడు ఆయన. ఆగతాస్మ ఆశ్రమ పదం సౌమిత్రే ప్రవిశ అగ్రత నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహ. లక్ష్మణ, మనము అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చేసావయ్యా, నువ్వు కూడా వెళ్ళి ఆయనకి చెప్పు ఇలా వచ్చారు మా అన్నగారు అని చెప్పు అని చెప్పి ముందు కబురు పంపించాడు. మరి అలా తెలియచేయటము, మరి వారు కూడా సిద్ధంగా ఉండాలి కదా గౌరవించటానికి. అందుకని అలా లక్ష్మణ స్వామి వెళ్ళి చెప్పాడు. చెబితే ఆయన కూడా ఆనందంగా, మా భాగ్యవశం వలన రాముడే నన్ను చూడవచ్చాడా, ఇంకెందుకు ఆలస్యం అని శిష్యులతో పాటుగా ఎదురు వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయనకు స్వాగతం పలికాడు. లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ లేళ్ళు తిరుగుతూ ఉన్నాయి, పక్షులు ఇంకా ఆవులు ఇలాంటివన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ లోపలి భాగంలో ఆయన తాను రోజు చేసేటటువంటి అర్చన చూపించాడు. బ్రహ్మస్థానము, అగ్నిస్థానము, చంద్ర, భగ, కుబేర, ధాతృ, విధాతృ, వాయువు, ఆదిశేష, గాయత్రి, వసుస్థానము, వరుణ, కుమారస్వామి, ఇలా ధర్మ స్థానము ఇవన్నీ కూడా చూపించాడు. అంటే చాలా పెద్దది అన్నమాట. ఎక్కువ పూజలు కొందరు చేస్తూ ఉంటారు, ప్రొద్దునే మొదలుపెట్టేసి 1 గంట రెండైన పారాయణలు పూజలు, అగస్త్య పారాయణ అంటుంటారు. ఇది ఒక నానుడి లోకంలో అంటే అంత ఎక్కువ అన్నమాట. అలా అటువంటిది వారు అగస్త్యుడికి అంజలి ఘటించారు, చాలా సంతోషించారు ఒకరిని చూసి ఒకరు. ఆ తర్వాత అగస్త్యుడు, రామచంద్ర ఇదిగో పళ్ళు దుంపలు యథావిధిగా గ్రహించు అంటే ఆతిథ్యం ఇచ్చారు. తీసుకున్న తర్వాత ఇదిగో ఇది విష్ణుధనుస్సు అయ్యా, ఇది రత్నముల చేత అలంకరించినటువంటిది, విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు సుమా దీనిని, ఇది వెలిగిపోతూ ఉన్నది అని చూడు, దీన్ని ఈ బాణం ఉన్నది చూడు చాలా అమోఘమైనటువంటిది, ఇది బ్రహ్మ ఇచ్చాడు. అలాగే 2 అమ్ములపొదులు అక్షయమైనటువంటి అమ్ములపొదులు ఇవి, ఇవి కూడా తరగవు, దీంట్లో ఎప్పుడు బాణాలు వస్తూనే ఉంటాయి. బంగారపు పిడిగలిగినటువంటి ఖడ్గం ఇది, దీన్ని దేవేంద్రుడు ఇచ్చాడు. పూర్వం మహావిష్ణువు ఈ ధనుస్సును ధరించే రాక్షసులను సంహరించాడు అయ్యా. ఈ అక్షయతో నీరాలు, ఈ ఖడ్గము, ధనువు ఇవన్నీ గ్రహించు అని ఇచ్చాడు, ఆయన స్వీకరించాడు. మరి ఆయుధాలే కదా మరి అప్పటి కాలంలో కావలసినటువంటివి, అవి ఆనాటి కాలానికి ఉపయోగించేటటువంటివి అవి, అవన్నీ కూడా రామచంద్రస్వామి గ్రహించాడు. ఏవముక్త్వా మహాతేజః సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్యః పునరబ్రవీతు రామప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యన్మాం ప్రాప్తౌస్తః సహ సీతయా. రామచంద్ర, నా అదృష్టమే అదృష్టమయ్యా, నీవిలా వచ్చి నన్ను నాకు నమస్కరించటమే పరమానందం. మీరందరూ కూడా విశ్రాంతి తీసుకోండి, తర్వాత మీ మీ పనులు మీరు చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ ఆయనకి ఆతిథ్యము ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. ఆతిథ్యాన్ని తీసుకుంటూ అక్కడ ఉన్నారు వారు. తరువాత గాథ చూద్దాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.